que estará me batão, que é dura mesmo. E aí aqui no dilão, bana ter ele e aí mesmo. Ab yahi hai meri khwahish, is pal ko to main jee loon. Tu is jagah hai khada, phir bhi hai dur tu ha, kuch na raha darmiya, phir kyun dil keh raha o saathi, o saathi. तो बस कर दे एक आखिरी दफा सही, बाहों में तू भर ले ओ साथी, इतना तो बस कर दे एक आखिरी दफा सही, बाहों में तू भर ले. ओ साथी, इतना तो बस कर दे